అథ క్రమపాఠే ప్రథమకాండే చతుర్థః ప్రశ్న ప్రారంభః. ఓం ఆదదే దదే గ్రావా గ్రావాసి అస్య ధ్వరకృత్ అధ్వరకృత్ దేవేభ్యః అధ్వరకృదిత్యధ్వరాకృత్ దేవేభ్యో గంభీరం గంభీరమివం ఇవమధ్వరం అధ్వరం కృధి కృద్యుత్తమేన ఉత్తమేన పవినా ఉత్తమేనేత్యుత్తమేన పవినేంద్రాయ ఇంద్రాయ సోమం సోమగం సుషుతం సుషుతం మధుమంతం సుషుతమితి సోసుతం మధుమంతం పయస్వందం మధుమంతమితి మధోమంతం పయస్వందం వృష్టివనిం వృష్టివనిమింద్రాయ వృష్టివనిమితి వృష్టివనిం ఇంద్రాయత్వా వృత్రఘ్నే వృత్రఘ్న ఇంద్రాయ వృత్రఘ్నైతి వృత్రాఘ్నే ఇంద్రాయత్వా వృత్రతురే వృత్రతుర ఇంద్రాయ వృత్రతుర ఇది వృత్రాపురే ఇంద్రాయత్వా స్వాభిమాతిఘ్నే అభిమాతిఘ్న ఇంద్రాయ అభిమాతిఘ్నైత్యభిమాతిఘ్నే ఇంద్రాయత్వా స్వాదిత్యవతే ఆదిత్యవత ఇంద్రాయ ఆదిత్యవత ఇత్యాదిత్యావతే ఇంద్రాయత్వా స్వా విశ్వదేవ్యావతే విశ్వదేవ్యావతే స్వాత్రాః విశ్వదేవ్యావతైతి విశ్వదేవ్యావతే స్వాత్రాస్థ స్థవృత్రతుర వృత్రతురో రాధోగోర్తాః వృత్రతుర ఇది వృత్రాతుర రాధోగోర్తా అమృతస్య రాధోగోర్తా ఇది రాధ గోర్తాః అమృతస్య పత్నీః పత్నీస్తాః తా దేవీః దేవీర్దేవత్రా దేవత్రేమం దేవత్రేతి దేవాత్రా ఇమం యజ్ఞం యజ్ఞం ధత్త ధత్తోపహూతాః ఉపహూతాః సోమస్య ఉపహూతా ఇత్యుపహూతాః సోమస్య పిబత పిబతోపహూతః ఉపహూతో యుష్మాకం ఉపహూత ఇత్యుపహూతః యుష్మాకం సోమః సోమః పిబతో పిబతు యత్ యత్తే తే సోమ సోమదివి దివి జ్యోతిః జ్యోతిర్యత్ పృథివ్యాం పృథివ్యాయత్ యదురౌ ఉరావంతరిక్షే అంతరిక్షే తేన తేనాస్మై అస్మై యజమానాయ యజమానాయోరు ఉరురాయా రాజాకృతి వృధ్యధి అధిదాత్రే దాత్రే వోచ వోచోధిషణే ధిషణే వీడు ధిషణే ఇది ధిషణే వీడు సతీ వీడు ఇది వీడు సతీ వీడయేథాం సతీ ఇది సతీ వీడయేథామూర్జం ఊర్జం దథాథాం దథాథామూర్జం ఊర్జం మే మే దత్తం దత్తం మా వా మాగుంహిగుంసిషం హిగుంసిషం మా హిగుంసిష్టం హిగుంసిష్టం ప్రాగ్ ప్రాగపాక్ అపాగుదక్ ఉదగధరాగ్ అధరాక్తాః తాస్త్వా త్వాదిశః దిశ ఆ ఆధావంతు ధావంత్వంబ అంబని ఈశ్వర స్వరేతి స్వర యత్తే తే సోమ సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగృవి జాగృవి తస్మై తస్మై తే తే సోమ సోమ సోమాయ సోమాయ స్వాహా స్వాహేది స్వాహా వాచస్పతయే పతయే పవస్వ పవస్వ వాజిన్ వాజిన్ వృషా వృషా వృష్ణ వృష్ణో అగుంశుభ్యాం అగుంశుభ్యాంగభస్తిపూత అగుంశుభ్యామిత్యగుంశోభ్యాం గభస్తిపూతో దేవ గభస్తిపూత ఇది గభస్తిపూత దేవో దేవానాం దేవానాం పవిత్రం పవిత్రమసి అసి ఏషాం ఏషాం భాగ భాగోసి అసిరేభ్యః తేభ్యస్త్వా త్వా స్వాంగృతః స్వాంగృతోసి అసి మధుమతీః మధుమతీర్నః మధుమతీరితి మధుమతీః న ఇషః ఇషస్కృధి కృధి విశ్వేభ్యః విశ్వేభ్యస్త్వా త్వేంద్రియేభ్యః ఇంద్రియేభ్యో దివ్యేభ్యః దివ్యేభ్యః పార్థివేభ్యః పార్థివేభ్యో మనః మనస్త్వా త్వాష్టో అష్టూరు ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విః ఇహి స్వాహా స్వాహా త్వా త్వా సుభవః సుభవః సూర్యాయ సుభవ ఇతి సోభవః సూర్యాయ దేవేభ్యః దేవేభ్యస్త్వా త్వా మరీచిపేభ్యః మరీచిపేభ్య ఏషః మరీచిపేభ్య ఇది మరీచిపేభ్యః ఏష తే తే యోని యోని ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రా అనాయ త్వేతి త్వా ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అస్యంత అంతర్యచ్ఛ యచ్చమఘవన్ మఘవన్ పాహి మఘవన్నితి మఘవన్ పాహి సోమం సోమముష్య ఋష్యరాయ రాయసం సమిష ఇషోజస్వ యజస్వాంత అంతస్తే తే దామి దామిద్యావా పృథివీ యావా పృథివీ అంత యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరురు ఉర్వంతరిక్షం అంతరిక్షం సజోషా సజోషా దేవై సజోషా ఇది సజోషా దేవైరవరై అవరై పరై పరైష్ట సాంతర్యామే అంతర్యామే మఘవన్ అంతర్యామైత్యంత యామే మఘవన్మాదయస్వ మఘవన్నితి మఘవన్ మాదయస్వ స్వాంగృత స్వాంగృతోసి అసి మధుమతీ మధుమతీర్న మధుమతీరితి మధుమతీ న ఇష ఇషస్కృతి కృతి విశ్వేభ్య విశ్వేభ్యస్వా ేంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో మన మనస్వాష్టు అష్టూరు ఉర్వంతరిక్ష అంతరిక్షమను అన్వి స్వాహా స్వాహాసుభవ సుభవ సూర్యాయ సుభవ ఇది సోభవ సూర్యాయ దేవేభ్య దేవేభ్యస్వా స్వామరీచిపేభ్య మరీచిపేభ్య ఏష మరీచిపేభ్యైతి మరీచిపేభ్య ఏష తే తేజోని యోనిరపానాయ అపానాయ త్వా అపానాయేత్యప అనాయ త్వేతి త్వా ఆవాయో వాయో భూష వాయో ఇది వాయో భూష శుచిపాః శుచిపా ఉప శుచిపా ఇది శుచిపాః ఉపన సహస్రం సహస్రం తే తే నియుతః నియుతో విశ్వవార నియుత ఇది నీయుత విశ్వవారేతి విశ్వవార ఉపో తే ఉపో ఇత్యుపో తే అంధ అంధో మద్యం మద్యమయామి అయామి యస్య యస్య దేవ దేవ దధిషే దధిషే పూర్వపేయం పూర్వపేయమిది పూర్వపేయం ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసి వాయవే వాయవే త్వా ేంద్రవాయు ఇంద్రవాయు ఇమే ఇంద్రవాయు ఇది ఇంద్రవాయు ఇమే సుతా సుతా ఇది సుతా ఉప ప్రయోభి ప్రయోభిరా ప్రయోభిరితి ప్రయహాభి ఆగతం గతమిది గవ ఇందవో వాముషంతి ఉషంతి ఈతి ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసీంద్రవాయుభ్యాం ఇంద్రవాయుభ్యాం త్వా ఇంద్రవాయుభ్యామిదీంద్రవాయుభ్యాం త్వైషః ఏషతే తేజోనిః యోనిః సజోషాభ్యాం సజోషాభ్యాం త్వా సజోషాభ్యామిది సజోషాభ్యాం త్వేతి త్వా అయం వాం వాం మిత్రావరుణాః మిత్రావరుణా సుతః మిత్రావరుణేతి మిత్రావరుణాః సుతః సోమ సోమృతావృథా వృతావృథే త్రితావృథా మమేత్ ఇదిహ ఇహశ్రుతం శ్రుతకం హవం హవమితి హవం ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసి మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం ద్వా మిత్రావరుణాభ్యామిది మిత్రావరుణాభ్యాం త్వైషః ఏషతే తేజోనిః యోనిరృతాయుభ్యాం వృతాయుభ్యాం త్వా వృతాయుభ్యామిత్యుతాయోభ్యాం త్వేతి త్వా యావాం వాంగశా కషా మధుమతీ మధుమత్యశ్వినా మధుమతీతి మధుమతీ అశ్వినా సోనృతావతీ సోనృతావతీతి సోనృతావతీ తయా యజ్ఞం యజ్ఞం మిమిక్షతం మిమిక్షతమితి మిమిక్షతం ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అస్యశ్విభ్యాం అశ్విభ్యాం త్వా అశ్విభ్యామిత్యశ్వేభ్యాం తేషః ఏష తే తేజోనిః యో నిర్మాధ్వీభ్యాం మాధ్వీభ్యాం త్వా త్వేతి త్వా రాతర్యుజౌ వి ప్రాతర్యుజావితి ప్రాతః యుజౌ విముచ్యేథాం ముచ్యేథామశ్వినౌ అశ్వినా వా ఏహ ఇహ గచ్చతమ్ గచ్చతమితి గచ్చతమ్ అస్య సోమస్య సోమస్య పీతయే పీతయ ఇది పీతయే ఉపజామ గృహీతోసి ఉపజామ గృహీత ఇత్యుపజామ గృహీత అస్యశ్విభ్యాం అశ్విభ్యాం త్వా అశ్విభ్యామిత్యశ్వేభ్యాం త్వైషః ఏషతే తేజోనిః యోనిరశ్విభ్యాం అశ్విభ్యాం త్వా అశ్విభ్యామిత్యశ్వేభ్యాం తేతి త్వా అయం వేనః వేనశ్చోదయత్ చోదయత్ వృష్ణిగర్భా వృష్ణిగర్భా జ్యోతిర్జరాయు వృష్ణిగర్భా ఇది వృష్ణీగర్భా జ్యోతిర్జరాయూరజస జ్యోతిర్జరాయురితి జ్యోతిజరాయు రజసో విమానే విమాన ఇది వీమానే ఇమమవాం అపాగుం సంగమే సంగమే సూర్యస్య సంగమైతి సంగమే సూర్యస్య శిశుం శిశున్న న విప్రాః విప్రా మతిభిః మతిభిరిహంతి మతిభిరితి మతిభిః రిహంతీతి రిహంతి ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసి షండాయ షండాయ త్వా త్వైషః ఏషతే తేజోనిః యోనిర్వీరతాం వీరతాం పాహి పాహీతి పాహి తమ్ ప్రత్నథా ప్రత్నథా పూర్వథా పూర్వథా విశ్వథా విశ్వథేమథా ఇమథా జ్యేష్ఠదాదిం జ్యేష్ఠదాదిం వర్హిషతం జ్యేష్ఠదాదిమితి జ్యేష్ఠదాదిం వర్హిషతకం సువర్విదం వర్హిషతమితి వర్హీసదం సువర్విదం ప్రతీచీనం సువర్విదమితి సువహావిదం ప్రతీచీనం వృజనం వృజనం దోహసే దోహసే గిరా గిరాశుం ఆశుంజయంతం జయంతమనో అనుయాసు యాసు వర్ధసే వర్ధస ఇది వర్ధసే ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసి మర్కాయ మర్కాయ త్వా త్వైషః ఏషతే తే యోనిః యోనిః ప్రజాః ప్రజాః పాహి ప్రజా ఇది ప్రజాః పాహీతి పాహి ఏ దేవాః దేవాదివి దివ్యేకాదశ ఏకాదశస్థ స్థ పృథివ్యాం పృథివ్యామధి అధ్యేకాదశ ఏకాదశస్థ స్థాప్సృషదః అప్సృషదో మహిళా అప్సృషద ఇత్యప్సోప్సదః మహిమైకాదశ ఏకాదశస్థ స్థతే తే దేవాః దేవాయజ్ఞం యజ్ఞమిమం ఇమంజుషధ్వం జుషధ్వమువయామ గృహీతః ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అస్యాగ్రయణః ఆగ్రయణోసి అసి స్వాగ్రయణః స్వాగ్రయణో జిన్వ స్వాగ్రయణ ఇది సో ఆగ్రయణః జిన్వయజ్ఞం యజ్ఞం జిన్వ జిన్వయజ్ఞపతిం యజ్ఞపతిమభి యజ్ఞపతిమితి యజ్ఞాపతిం అభిసవనా సవనా పాహి పాహి విష్ణుః విష్ణుస్త్వాం త్వాం పాహి పాతు విషం విషం త్వం త్వం పాహి పాహీంద్రియేణ ఇంద్రియేణైషః ఏషతే తేజోనిః యోనిర్విశ్వేభ్యః విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్యైతి దేవేభ్యః త్రిగంశత్రయః త్రయశ్చ చ గణినః గణినో రుజంతః రుజంతో దివం దివగుం రుద్రాః రుద్రాః పృథివీం పృథివీం చ సజంతే సజంత ఇది సజంతే ఏకాదశాసో అప్సృషదః అప్సృషదః సుతం అప్సృషద ఇత్యప్సోసదః సుతగుం సోమం సోమం జుషందాం జుషందాగుం సవనాయ సవనాయ విశ్వే విశ్వ ఇది విశ్వే ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అస్యాగ్రయణః ఆగ్రయణోసి అసి స్వాగ్రయణః స్వాగ్రయణో జిన్వ స్వాగ్రయణ ఇది సో ఆగ్రయణః జిన్వయజ్ఞం యజ్ఞం జిన్వ జిన్వయజ్ఞపతిం యజ్ఞపతిమభి యజ్ఞపతిమితి యజ్ఞాపతిం అభిసవనా సవనా పాహి పాహి విష్ణుః విష్ణుస్త్వాం త్వాం పాతు పాతు విషం విషం త్వం త్వం పాహి పాహీంద్రియేణ ఇంద్రియేణైషః ఏషతే తేజోనిః యోనిర్విశ్వేభ్యః విశ్వేభ్యస్వా స్వా దేవేభ్యేభ్యరితి దేవేభ్య ఉపయామగృహీతోసి ఉపయామగృహీతామ గృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా స్వా బృహద్వదే బృహద్వదే వయస్వదే బృహద్వత ఇది బృహద్వదే వయస్వత ఉత్థాయువే ఉత్థాయువేయత్ ఉత్థాయువైత్యుత్థాయువే యత్తే తయింద్ర ఇంద్ర బృహద్ బృహద్వయః వయస్తస్మై తస్మై త్వా త్వా విష్ణవే విష్ణవే త్వా త్వైషః ఏషతే తేజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా త్వోత్థాయువే ఉత్థాయువైత్యుత్థాయువే మూర్ధానం దివః దివో అరతిం అరతిం పృథివ్యాః పృథివ్యా వైశ్వానరం వైశ్వానరమృతాయ మృతాయ జాతం జాతమగ్నిం అగ్నిమిత్యగ్నిం కవిగుం సమ్రాజం సమ్రాజమతిథిం సమ్రాజమితి సమ్రాజం అతిథిం జనానాం జనానామాసన్ ఆసన్నా ఆవాత్రం పాత్రం జనయంత జనయంత దేవాః దేవాతి దేవాః ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః అస్యగ్నయే అగ్నయే త్వా త్వా వైశ్వానరాయ వైశ్వానరాయ ధ్రువః ధ్రువోసి అసి ధ్రువక్షితిః ధ్రువక్షితిర్ధ్రువాణాం ధ్రువక్షితిరితి ధ్రువక్షితిః ధ్రువాణాం ధ్రువతమః ధ్రువతమోచ్యుతానాం ధ్రువతమ ఇది ధ్రువతమ అచ్యుతానామచ్యుతక్షిత్తమ అచ్యుతక్షిత్తమ ఏష అచ్యుతక్షిత్తమ ఇత్యచ్యుతక్షిత్తమ ఏష తేజోనిః యోనిరగ్నయే అగ్నయే త్వా త్వా వైశ్వానరాయ వైశ్వానరాయేతి వైశ్వానరాయ మధుశ్చ చ మాధవః మాధవశ్చ చ శుక్రః శుక్రశ్చ చ శుచిః శుచిశ్చ చ నభః నభశ్చ చ నభస్యః నభస్యశ్చ చేషః ఇషశ్చ చోర్జః ఊర్జశ్చ చ సహః సహశ్చ చ సహస్యః సహస్యశ్చ చ తపః తపశ్చ చ తపస్యః తపస్యశ్చ చోపయామగృహీతః ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః అసి సగుంసర్పః సగుంసర్పోసి సగుంసర్ప ఇది సంసర్పః అస్య గుంహస్పత్యాయ అగుంహస్పత్యాయ త్వా అగుంహస్పత్యాయేత్యగుంహాపత్యాయ త్వేతి త్వా ఇంద్రాగ్నీ ఆ ఇంద్రాగ్నీ ఇతీంద్ర అగ్నీ ఆగతం గతగుం సుతం సుతం గీర్భిః గీర్భిర్నభః నభోవరేణ్యం వరేణ్యమిది వరేణ్యం అస్య పాతం పాతం ధియా ధియేషితా ఇషిరేతీషితా ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః అసీంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం త్వా ఇంద్రాగ్నిభ్యామిదీంద్రాగ్నిభ్యాం త్వైషః ఏషతే తేజోనిః యోనిరింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం త్వా ఇంద్రాగ్నిభ్యామిదీంద్రాగ్నిభ్యాం త్వేతి త్వా ఓమాసశ్చర్షణీధృతః చర్షణీధృతో విశ్వే చర్షణీధృత ఇది చర్షణీధృతః విశ్వే దేవాసః దేవాస ఆ ఆగత గతేతి గత దాశ్వాగుంసో దాశుషః దాశుషః సుతం సుతమితి సుతం ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః అసి విశ్వేభ్యః విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్య ఏషః ఏషతే తేజోనిః యోనిర్విశ్వేభ్యః విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్య ఇతి దేవేభ్యః మరుత్పంతం వృషభం వృషభం వావృధానం వావృధానమకవారిం అకవారిం దివ్యం అకవారిమిత్యకవా అరిం దివ్యగుం శ్వాసం శ్వాసమింద్రం ఇంద్రమితీంద్రం విశ్వాసాహమవసే విశ్వాసాహమితి విశ్వాసాహం అవసే నూతనాయ నూతనాయోగ్రం ఉగ్రగుం సహోదాం సహోదామిహ సహోదామితి సహదాం ఇహతం తగుం హువేమ హువేమేతి హువేమ ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామ గృహీతః అసీంద్రాయ ఇంద్రాయ త్వా త్వా మరుత్వదే మరుత్వద ఏషః ఏషతే తేజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా త్వా మరుత్వదే మరుత్వద ఇది మరుత్వదే ఇంద్రమరుత్వః మరుత్వ ఇహ ఇహ పాహి పాహి సోమం సోమం యథా యథా శార్యాతే శార్యాతే అపిబః అపిబః సుతస్య సుతస్యేతి సుతస్య తమ ప్రణీతి ప్రణీతి తమ ప్రణీతి ప్రణీతి తమ శూర శూర శర్మన్ శర్మన్నా ఆవివాసంతి వివాసంతి కవయః కవయస్సు యజ్ఞాః సుయజ్ఞాని సు యజ్ఞాః ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అసి ఇంద్రాయ ఇంద్రాయ త్వామరుత్వతే మరుత్వత ఏషః ఏషతే తే యోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వామరుత్వతే మరుత్వత ఇతి మరుత్వతే మరుత్వాగుం ఇంద్ర ఇంద్రవృషభః వృషభో రణాయ రణాయ పిబ పిబా సోమం సోమమనుశ్వథం అనుశ్వథం మదాయ అనుశ్వథమిత్యను స్వథం మదాయేతి మదాయ ఆసించస్వ సించస్వ జఠరే జఠరే మధ్వః మధ్వ ఊర్మిం ఊర్మిం త్వం త్వగుం రాజా రాజాసి అసి ప్రతివః ప్రతివః సుతానాం ప్రతివ ఇది ప్రతివః సుతానామితి సుతానాం ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అసీంద్రాయ ఇంద్రాయ త్వామరుత్వతే మరుత్వత ఏషః ఏషతే తేజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వామరుత్వతే మరుత్వత ఇది మరుత్వతే మహాగుంద్రః ఇంద్రోయః యవోజసా ఓజసా పర్జన్యః పర్జన్యో వృష్టిమాన్ వృష్టిమాగుం ఇవ వృష్టిమానితి వృష్టిమాన్ ఇవేతీవ స్తోమైర్వత్సస్య వత్సస్య వావృధే వావృధ ఇతి వావృధే ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అసి మహేంద్రాయ మహేంద్రాయ త్వా మహేంద్రాయేతి మహా ఇంద్రాయ త్వైషః ఏషతే ఏయోనిః యోనిర్మహేంద్రాయ మహేంద్రాయ త్వా మహేంద్రాయేతి మహా ఇంద్రాయ తేతి త్వా మహాగుం ఇంద్రః ఇంద్రో నృవత్ నృవదా నృవదితి నృవత్ ఆచర్షణి ప్రాః చర్షణి ప్రా ఉత చర్షణి ప్రా ఇతి చర్షణి ప్రాః ఉత ద్విబర్హాః ద్విబర్హా అమినః ద్విబర్హా ఇతి ద్విబర్హాః అమినః సహోభిః సహోభిరితి సహాభిః అస్మద్రియగ్వావృధే అస్మద్రియ ఇత్యస్మాద్రియగ్ ఆవృధే వీర్యాయ వీర్యాయోరుః గురుః పృథుః పృథుః సుకృతః సుకృతః కర్తృభిః సుకృత ఇది సుకృత కర్తృభిర్భూత్ కర్తృభిరితి కర్తృభిః భూదితి భూత్ ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అసి మహేంద్రాయ మహేంద్రాయ త్వా మహేంద్రాయేతి మహా ఇంద్రాయ త్వైషః ఏషతే తేజోనిః యోనిర్మహేంద్రాయ మహేంద్రాయ త్వా మహేంద్రాయేతి మహా ఇంద్రాయ స్వేతి త్వా కదాచన చనస్తరీః స్తరీరసి అసిన నేంద్ర ఇంద్రషష్టసి షష్టసి దాశుషే దాశుష ఇతి దాశుషే ఉపోపేత్ ఉపోపేత్యుప ఉప ఇన్నో నుమఘవన్ మఘవన్ భూయః మఘవన్నితి మఘవన్ భూయ ఇత్ ఇన్నో నుతే తేదానం దానం దేవస్య దేవస్య పృచ్యతే పృచ్యత ఇది పృచ్యతే ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అస్యాదిత్యేభ్యః ఆదిత్యేభ్యస్త్వా త్వేతి త్వా కదాచన చన ప్రయుచ్ఛసి యుచ్ఛస్యుభే ఉభేని ఉభే ఇత్యుభే నిపాసి పాసి జన్మని జన్మని ఇతి జన్మని తురీయాదిత్య ఆదిత్య సవనం సవనందే త ఇంద్రియం ఇంద్రియమా ఆతస్థౌ తస్థావమృతం అమృతం దివి దివీతి దివి యజ్ఞో దేవానాం దేవానాం ప్రతి ప్రత్యేతి ఏతి సుమ్నం సుమ్నమాదిత్యాసః ఆదిత్యాసో భవత భవతా మృణయంతః మృణయంత ఇతి మృణయంతః ఆవహ ఓర్వాచీ అర్వాచీ సుమతిః సుమతిర్వృత్యాత్ సుమతిరితి సుమతిః ప్రవృత్యాత్ గుంహో నగుంహోశ్చిత్ ఛిద్యా యా వరివో విత్తరా వరివో విత్తరాసత్ వరివో విత్తరేతి వరివో విత్తరా అసదిత్యసత్ ఇవస్వ ఆదిత్య ఆదిత్యైషః ఏషతే తే సోమపీథః సోమపీథస్తేన సోమపీథైతి సోమ పీథ తేన మందస్వ మందస్వతేన తేన తృప్య తృప్య తృప్యాస్మ తృప్యాస్మ తే వయమ్ వయమ్ తర్పయితారః తర్పయితారో యా దివ్యా దివ్యా వృష్టి వృష్టిస్తయా తయా త్వా త్వా శ్రీణామి శ్రీణామీతి శ్రీణామి వామమద్య అద్య సవితః సవితర్వామం వామము ఉష్ శ్వో దివే దివే దివే దివే వామం దివేది వైతి దివే దివే వామమస్మభ్యం అస్మభ్యం సావీ అస్మభ్యమిస్మాభ్యం సావీరితి సావీ వామస్ హి క్షయస్ క్షయస్ దేవ దేవ భూరే భూరే రయా అయా ధియా ధియా వామభాజ వామభాజ శ్యామ వామభాజ ఇది వామభాజ శ్యామేది శ్యామ ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసి దేవాయ దేవాయ త్వా త్వా సవిత్రే సవిత్రైతి సవిత్రే అతబ్ధేభిః సవితః సవితః పాయుభిః పాయుభిష్వం పాయుభిరితి పాయుభిః త్వం శివేభిః శివేభిరద్య అద్య పరి పరిపాహి పాహినః లోకయమ్ గయమితి గయమ్ హిరణ్యజిహ్వసువితాయ హిరణ్యజిహ్వ ఇది హిరణ్యాజిహ్వ సువితాయ నవ్యసే నవ్యసే రక్ష రక్షామాకిః మాకిర్నః నో అఘషగుంసః అఘషగుంస ఈషత అఘషగుంస ఇత్యఘషగుంసః ఈషతేతీషత ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అసి దేవాయ దేవాయ త్వా త్వా సవిత్రే సవిత్ర ఇది సవిత్రే హిరణ్యపాణిమూతయే హిరణ్యపాణిమితి హిరణ్యపాణిం ఊతయే సవితారం సవితారముప ఉపహ్వయే హ్వయ ఇది హ్వయే సచేత్తా చేత్తా దేవతా దేవతా పదం పదమితి పదం ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీతః అసి దేవాయ దేవాయ త్వా త్వా సవిత్రే సవిత్ర ఇది సవిత్రే సుశర్మాసి సుశర్మేతి సుశర్మా అసి సుప్రతిష్టానః సుప్రతిష్టానో బృహత్ సుప్రతిష్టాన ఇది సో ప్రతిష్టానః బృహదుక్షే ఉక్షే నమః నమ ఏషః ఏషతే తేజోనిః యోనిర్విశ్వేభ్యః విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్య ఇది దేవేభ్యః బృహస్పతి సుదస్యతే బృహస్పతి సుదస్యేతి బృహస్పతి సుదస్య త ఇందో ఇందో ఇంద్రియావతః ఇందో ఇది ఇందో ఇంద్రియావతః పత్నీవంతం ఇంద్రియావత ఇది ఇంద్రియావతః పత్నీవంతం గ్రహం పత్నీవంతమితి పత్నీవంతం గ్రహం గృహ్ణామి గృహ్ణామ్యగ్నాయి అగ్నా పత్నీవా పత్నీవా సజో పత్నీవా ఇతి పత్నీ వా సజోర్దేవేన సజోరితి సజో దేవేన త్వష్ట్రా త్వష్ట్రా సోమం సోమం పిబ పిబ స్వాహ స్వాహేది స్వాహ హరిరసి అసి హార్యోజన హార్యోజనో హర్యో హార్యోజన ఇది హార్యోజన హర్యో స్థాత స్థాత వజ్రస్య వజ్రస్య భర్త భర్త వృష్ణే వృష్ణే ప్రేత ప్రేత తస్య తస్య తే దేవ దేవ సోమ సోమేష్టయజుష ఇష్టయజుష స్తుతస్తోమస్ ఇష్టయజుష ఇదిష్టాయజుష స్తుతస్తోమస్ శస్తోర్థస్ స్తుతస్తోమస్ేది స్తుత స్తోమస్ శస్తోర్థస్ హరివంతం శస్తోర్థస్ేది శస్తర్థస్ హరివంతం గ్రహం హరివంతమితి హరివంతం గ్రహం గృహ్ణామి గృహ్ణామి హరీ హరీస్థ స్థ హర్యో హర్యోర్ధానా ధానా సహ సోమా సహ సోమా ఇంద్రాయ సహ సోమా ఇది సహ సోమా ఇంద్రాయ స్వాహ స్వాహేతి స్వాహ అగ్నాయోగుంషి ఆయోగుంషి పవసే పవస ఆసువ సువోర్జం ఓర్జమిషం ఇషం చ నః నైలిన ఆరే బాధస్వ బాధస్వ దుచ్చునా దుచ్చునామిది దుచ్చునా ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అస్యగ్నయే అగ్నయే త్వా త్వా తేజస్వతే తేజస్వత ఏషతే ఏయోనిః యోనిరగ్నయే అగ్నయే త్వా త్వా తేజస్వతే తేజస్వత ఇతి తేజస్వతే ఉత్తిష్టన్నోజసా ఉత్తిష్టన్నిత్యుతిష్టన్ ఓజసా సహ సహ పీత్వా పీత్వా శిప్రే శిప్రే అవేపయ శిప్రే ఇది శిప్రే అవేపయ ఇత్యవేపయ సోమమింద్ర ఇంద్ర చమూ చమూ సుతం చమూ ఇది చమూ సుతమితి సుతం ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా ఓజస్వతే ఓజస్వత ఏషతే తేజోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా ఓజస్వతే ఓజస్వత ఇత్యోజస్వతే తరణిర్విశ్వదర్శదః విశ్వదర్శదో జ్యోతిష్కృత విశ్వదర్శద ఇతి విశ్వదర్శదః జ్యోతిష్కృతసి జ్యోతిష్కృతి జ్యోతిః కృత అసి సూర్య సూర్యేతి సూర్య విశ్వమా ఆభాసి భాసి రోచనం రోచనమితి రోచనం ఉపయామ గృహీతోసి ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసి సూర్యాయ సూర్యాయ త్వా త్వా భ్రాజస్వతే భ్రాజస్వత ఏషతే తేజోనిః యోనిః సూర్యాయ సూర్యాయ త్వా త్వా భ్రాజస్వతే భ్రాజస్వత ఇది భ్రాజస్వతే ఆప్యాయస్వ ప్యాయస్వమదింతమ మదింతమ సోమ సోమ విశ్వాభిః విశ్వాభిరూతిభిః ఓతిభిరిత్యూతిభిః భవానః నః సప్రథస్తమః సప్రథస్తమ ఇది సప్రథః తమః ఈయుష్టే తేయే యే పూర్వతరాం పూర్వతరామపశ్యన్ పూర్వతరామిది పూర్వతరాం అపశ్యన్ యుచ్ఛంతీం యుచ్ఛంతీముషసం యుచ్ఛంతీమిది వి ఉచ్ఛంతీం ఉషసం మర్త్యాసః మర్త్యాస ఇది మర్త్యాసః అస్మాభిరు ఊను ను ప్రతిచక్ష్యా ప్రతిచక్ష్యాభూత్ ప్రతిచక్ష్యేతి ప్రతిచక్ష్యా అభూదో ఓ తే ఓ ఇత్యో తేయంతి యంతి యే అపరీషు అపరీషు పశ్యాన్ పశ్యానిది పశ్యాన్ జ్యోతిష్మతీం త్వా త్వా సాధయామి సాధయామి జ్యోతిష్కృతం జ్యోతిష్కృతం త్వా జ్యోతిష్కృతమిది జ్యోతిః కృతం త్వా సాధయామి సాధయామి జ్యోతిర్విదం జ్యోతిర్విదం త్వా జ్యోతిర్విదమిది జ్యోతిర్విదం త్వా సాధయామి సాధయామి భాస్వతీం భాస్వతీం త్వా త్వా సాధయామి సాధయామి జ్వలంతీం జ్వలంతీం త్వా త్వా సాధయామి సాధయామి మన్మలాభవంతీం మన్మలాభవంతీం త్వా మన్మలాభవంతీమిది మన్మలాభవంతీం త్వా సాధయామి సాధయామి దీప్యమానాం దీప్యమానాం త్వా త్వా సాధయామి సాధయామి రోచమానాం రోచమానాం త్వా త్వా సాధయామి సాధయామ్యజస్రాం అజస్రాం త్వా త్వా సాధయామి సాధయామి బృహజ్యోతిషం బృహజ్యోతిషం త్వా బృహజ్యోతిషమిది బృహద్ జ్యోతిషం త్వా సాధయామి సాధయామి బోధయంతీం బోధయంతీం త్వా త్వా సాధయామి సాధయామి జాగ్రతీం జాగ్రతీం త్వా త్వా సాధయామి సాధయామీతి సాధయామి ప్రయాసాయ స్వాహా ప్రయాసాయేతి ప్రయాసాయ స్వాహాయాసాయ ఆయాసాయ స్వాహా ఆయాసాయేత్యాయాసాయ స్వాహా వియాసాయ వియాసాయ స్వాహా వియాసాయేతి వియాసాయ స్వాహా సంయాసాయ సంయాసాయ స్వాహా సంయాసాయేతి సంయాసాయ స్వాహోద్యాసాయ ఉద్యాసాయ స్వాహా ఉద్యాసాయేత్యుద్యాసాయ స్వాహావయాసాయ అవయాసాయ స్వాహా అవయాసాయేత్యవయాసాయ స్వాహా శుచే శుచే స్వాహా స్వాహా శోకాయ శోకాయ స్వాహా స్వాహా దప్యత్వై తప్యత్వై స్వాహా స్వాహా తపతే తపతే స్వాహా స్వాహా బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహా బ్రహ్మహత్యాయై బ్రహ్మహత్యాయై స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహేతి స్వాహా చిత్తకం సంతానేన సంతానేన భవం సంతానేనేతి సంతానేన భవం యజ్ఞా యజ్ఞా రుద్రం రుద్రం తనిమ్నా తనిమ్నా పశుపతిం పశుపతిస్థూలహృదయేన పశుపతిమితి పశుపతిం స్థూలహృదయేనాగ్నిం స్థూలహృదయేనేతి స్థూలహృదయేన అగ్నిగం హృదయేన హృదయేన రుద్రం రుద్రం లోహితేన లోహితేన శర్వం శర్వం మతస్నాభ్యాం మతస్నాభ్యాం మహాదేవం మహాదేవమంతఃపార్శ్వేణ మహాదేవమితి మహాదేవం అంతఃపార్శ్వేణ ఓషిష్ఠహనం అంతఃపార్శ్వేనేత్యంతః పార్శ్వేణ ఓషిష్ఠహనకుం శింగీని కోశ్యాభ్యాం ఓషిష్ఠహనమిత్యోషిష్ఠహనం శింగీని కోశ్యాభ్యామిది శింగీని కోశ్యాభ్యాం ఆతిష్ట ఇష్ట వృత్రహన్ వృత్రహన్ రథం వృత్రహన్నితి వృత్రహన్ రథం యుక్త యుక్తే బ్రహ్మణ బ్రహ్మణ హరి హరి ఇది హరి అర్వాచీనపుంసో సుతే తే మన మనోగ్రావా గ్రావా కృణోదు కృణోదు వగ్నునా వగ్నునేతి వగ్నునా ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామా గృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఏషతే ఏ యోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఇది షోడశినే ఇంద్రమిద్ ఇద్ధరీ హరీ వహత హరీ ఇది హరీ వహతో ప్రతిధృష్టశవసం అప్రతిధృష్టశవసీణ అప్రతిధృష్టశవసమిత్యప్రతిధృష్టశవసం ఋషీణాం చ స్తుతీ స్తుతీరుప ఉపయజ్ఞం యజ్ఞం చ మానుషాణాం మానుషాణామిది మానుషాణాం ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఏషతే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఇది షోడశినే అసావి సోమ సోమ ఇంద్ర ఇంద్రతే తే షిష్ఠ షిష్ఠతృష్ణో ధృష్ణవా ఆగహి గహీతి గహి ఆ త్వా పృణక్తో పృణక్తింద్రియం ఇంద్రియమం రజ రజ సూర్యం సూర్యన్న నరశ్మిభిః రశ్మిభిరితి రశ్మీభిః ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఏషతే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఇది షోడశినే సర్వస్య ప్రతిశీవరీ ప్రతిశీవరీ భూమిః ప్రతిశీవరీతి ప్రతిశీవరీ భూమిస్త్వా ఉపస్థే ఉపస్థ ఉపస్థ ఇత్యుపాస్థే అధిక అధితేత్యధిక యోనాస్మై అస్మై సుషదా సుషదా భవ సుషదేతి సుషదా భవ యచ్చ యచ్చాస్మై అస్మై శర్మ శర్మ సప్రథాః సప్రథా ఇది సప్రథాః ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీతః అసీంద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఏషతే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఇది షోడశినే మహాగుం ఇంద్ర ఇంద్రో వజ్రబాహు వజ్రబాహు షోడశీ వజ్రబాహురి వజ్రబాహు షోడశీ శర్మ శర్మ యచ్చదు యచ్చత్తిది యచ్చదు స్వస్తిన నో మఘవా మఘవా కరోతు మఘవేతి మఘవా కరోతు హంతు హంతు వాప్మానం వాప్మానయ యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టీతి ద్వేష్టి ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఏషతే ఏయోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఇది షోడశినే సజోషా ఇంద్ర సజోషా ఇది సజోషా ఇంద్ర సగణ సగణో మరుద్భిః సగణ ఇది సగణ మరుద్భిః సోమం మరుద్భిరితి మరుద్భిః సోమం పిబ పిబ వృత్రహన్ వృత్రహన్ శూర వృత్రహన్నిది వృత్రహన్ శూర విద్వాన్ విద్వానిది విద్వాన్ జై శత్రూన్ శత్రుగుమ్రప అపమృధ మృధో నుదస్వ నుదస్వాథ అథాభయం అభయం కృణహి కృణహి విశ్వత విశ్వతో నః నైతిన ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసీంద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఏష తే తేజోని యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా షోడశినే షోడశిన ఇది షోడశినే ఉదు ఉత్యం జాతవేదసం జాతవేదసం దేవం జాతవేదసమితి జాతవేదసం దేవం వహంతి వహంతి కేతవ కేతవ ఇది కేతవ దృశే విశ్వాయ విశ్వాయ సూర్యం సూర్యమితి సూర్యం చిత్రం దేవానా దేవానాముత్ ఉదగాద్ అగాదనీకం అనేకం చక్షు చక్షుర్మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్యాగ్నే అగ్నేరిత్యగ్నే ఆప్రాహ అప్రాద్యావాపృథివీ ద్యావాపృథివీ అంతరిక్షం ద్యావాపృథివీ ఇద్యావాపృథివీ అంతరిక్షం సూర్య సూర్య ఆత్మా ఆత్మా జగత జగదస్తస్థుష అస్థుషశ్చ చేతి చ అగ్నేనయ నయ సుపథా సుపథా రాజే సుపథేతి సుపథా రాజే అస్మాన్ అస్మాన్ విశ్వాని విశ్వాని దేవ దేవ వజనాని వజనాని విద్వాన్ విద్వానితి విద్వాన్ యోధ్యస్మద్ అస్మజ్జుహురాణం జుహురాణమేన ఏనో భూయిష్ఠాం భూయిష్ఠాం తే నమ ఉక్తిం నమ ఉక్తిం విధేమ నమ ఉక్తిమిది నమ ఉక్తిం విధేమేది విధేమ దివం గచ్చ గచ్చ సువః సువః పద పద రూపేణ రూపేణ వః ఓ రూపం రూపమభి అభ్యా ఐమి ఏమి వయసా వయసా వయ వయ ఇది వయ తుథో వః ఓ విశ్వవేదాః విశ్వవేదావి విశ్వవేదా ఇది విశ్వవేదాః విభజతు భజతు వరిశిష్ఠే వరిశిష్ఠే అధి అధినాకే నాగ ఇది నాకే ఏతత్తే తే అగ్నే అగ్నే రాధ రాధా ఐతి ఏతి సోమచ్యుతం సోమచ్యుతం తద్ సోమచ్యుతమిది సోమచ్యుతం తన్మిత్రస్య మిత్రస్య పథా పథా నయ నయర్తస్య రథస్య పథా పథా ప్ర ప్రేత ఇత చంద్రదక్షిణా చంద్రదక్షిణా యజ్ఞస్య చంద్రదక్షిణా ఇది చంద్రదక్షిణా యజ్ఞస్య పథా పథా సువిత సువిత నయంతీ నయంతీర్బ్రాహ్మణం బ్రాహ్మణమద్య అద్యరాధ్యాసం ఆధ్యాసమృషిం ఋషిమారుషేయం ఆరుషేయం పితృమంతం పితృమంతం పైతృమత్యం పితృమంతమితి పితృమంతం పైతృమత్యకం సుధాతు దక్షిణం పైతృమత్యమితి పైతృమత్యం సుధాతు దక్షిణం వి సుధాతు దక్షిణమితి సుధాతు దక్షిణం విసువః సువః పశ్య పశ్య వి ద్యంతరిక్షం అంతరిక్షం యతస్వ యతస్వ సదస్యైః సదస్యైరస్మద్దాత్రాః అస్మద్దాత్రా దేవత్రా అస్మద్దాత్రా ఇత్యస్మత్ దాత్రాః దేవత్రా గచ్చత దేవత్రేతి దేవాత్రా గచ్చత మధుమతీః మధుమతీః ప్రదాతారం మధుమతీరితి మధుమతీః ప్రదాతారమా ప్రదాతారమిది ప్రదాతారం ఆవిశత విశతానవహాయ అనవహాయాస్మాన్ అనవహాయేత్యనవహాయ అస్మాన్ దేవయానేన దేవయానేన పథా దేవయానేనేతి దేవయానేన పథేత ఇద సుకృతాం సుకృతాం లోకే సుకృతామితి సుకృతాం లోకే సీదత సీదత తత్ తన్నః నః సర్గస్కృతం సర్గస్కృతమిది సర్గస్కృతం ధాతా రాతిః రాతిః సవిత సవితేదం ఇదంజుషంతాం జుషంతాం ప్రజాపతిః ప్రజాపతిర్నిధిపతిః ప్రజాపతిరితి ప్రజాపతిః నిధిపతిర్నః నిధిపతిరితి నిధిపతిః నో అగ్నిః అగ్నిరిత్యగ్నిః త్వష్టా విష్ణుః విష్ణుః ప్రజయా ప్రజయా సగుమ్రరాణః ప్రజయేతి ప్రాజయా సగుమ్రరాణో యజమానాయ సగుమ్రరాణ ఇది సంరరాణః యజమానాయ ద్రవిణం ద్రవిణం దధాతు దధాద్విది దధాతు సమింద్ర ఇంద్రణః నో మనసా మనసా నేషి నేషి లోభిః లోభిస్సం సగుంసూరిభిః సూరిభిర్మఘవన్ సూరిభిరితి సూరీభిః మఘవన్సన్ మఘవన్నితి మఘాన్ సగ్గస్వస్త్యా స్వస్త్యేతి స్వస్త్యా సంబ్రహ్మణా బ్రహ్మణా దేవకృతం దేవకృతం యత్ దేవకృతమితి దేవాకృతం యదస్తి అస్తి సం దేవానాం దేవానాగం సుమత్యా సుమత్యా యజ్ఞియానాం సుమత్యేతి సోమత్యా యజ్ఞియానామితి యజ్ఞియానాం సంవర్చసా వర్చసా పయసా పయసా సం తనోభిః తనోభిరగన్మహి అగన్మహి మనసా మనసా సం సగం శివేన శివేనేతి శివేన పృష్టానః నో అత్ర అత్ర వరివః వరివః కృణోతు కృణోత్తను అనుమార్ష్టో మార్ష్టు తనువః తనువో యత్ యద్విలిష్టం విలిష్టమిది విలిష్టం యదద్య అద్య త్వా ప్రయతి ప్రయతి యజ్ఞే ప్రయతీతి ప్రయతి యజ్ఞే అస్మిన్ అస్మిన్నగ్నే అగ్నే హోతారం హోతారమరుణీమహి అవృణీమహీహ ఇహేతీహ పృథగయాట్ అయాడృథక్ పృథగుత ఉతాశమిష్ఠా అశమిష్ఠా ప్రజానన్ ప్రజానన యజ్ఞం ప్రజానన్ నిరి ప్రజానన్ యజ్ఞముప ఉపయాహి యాహి విద్వాన్ విద్వానితి విద్వాన్ స్వగావః స్వగేతి స్వగా ఓ దేవాః దేవాః సదనం సదనమకర్మ అకర్మయే య ఆజగ్మ ఆజగ్మ సవనా ఆజగ్మేత్యాజగ్మ సవనేదం ఇదంజుషాణాః జుషాణా ఇది జుషాణాః యక్షివాగుంసః పవివాగుంసః పవివాగుంసశ్చ చ విశ్వే విశ్వేస్మే అస్మే ధర్త అస్మేత్యస్మే ధర్త వసవః వసవో వసూని వసూని దివసూని యానా ఆవహ అవహ ఉషతః ఉషతో దేవ దేవదేవాన్ దేవాన్ తాన్ తాన్ ప్రేరయ ఈరయస్వే స్వే అగ్నే అగ్నే సధస్థే సధస్థ ఇది సధాస్థే వహమానా భరమాణాః భరమాణా హవీగుంషి హవీగుంషి వసుం వసుం ఘర్మం ఘర్మం దివం దివమా ఆతిష్టత తిష్టతాను అన్విత్యను యజ్ఞయజ్ఞం యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞపతిం యజ్ఞపతిం గచ్చ యజ్ఞపతిమిది యజ్ఞాపతిం గచ్చ స్వా స్వాం యోనిం యోనిం గచ్చ గచ్చ స్వాహా స్వాహైషః ఏషతే ఏ యజ్ఞః యజ్ఞో యజ్ఞపతే యజ్ఞపతే సహసోక్తవాగః యజ్ఞపత ఇది యజ్ఞాపతే సహసోక్తవాగః సువీరః సహసోక్తవాగ ఇది సహసోక్తవాగః సువీర స్వాహా సువీర ఇది సువీరః స్వాహా దేవాః దేవా గాతువిదః గాతువిదో గాతుం గాతువిద ఇది గాతువిదః గాతుం విత్వా విత్వా గాతుం గాతుమిత ఇత మనసః మనసస్పతే పర ఇమం ఇమం నః నో దేవ దేవదేవేషు దేవేషు యజ్ఞం యజ్ఞగ్ స్వాహా స్వాహా వాచి వాచి స్వాహా స్వాహా వాతే వాతే ధాః ధా ఇది ధాః వరుగుం హి రాజా రాజా వరుణః వరుణశ్చకార చకార సూర్యాయ సూర్యాయ పంథా పంథామన్వే తవై అన్వే తవా అన్వే తవా ఇత్యను ఏతవై ఉమిత్యు అపదే పాదా పాదా ప్రతిధాతవే ప్రతిధాతవేగః ప్రతిధాతవై ప్రతిధాతవే అకరుత ఉతాపవక్త అపవక్త హృదయావిధ అపవక్తేత్యపవక్త హృదయావిధశ్చిత్ హృదయావిధ ఇతి హృదయ విధ చిరితి చిత్ శతం తే రాజన్ రాజన్ ధిషజః ధిషజః సహస్రం సహస్రమువీ ఉర్వీ గంభీరా గంభీరా సుమతి సుమతిష్టే సుమతిరితి సుమతి తే అస్తో అస్మిత్యస్తో బాధస్వద్వేష దేశో నిరృతిం నిరృతిం పరాచైః నిరృతిమితి నిహృతిం పరాచైః కృతం కృతం చిద్ చిరేనః ఏనః ప్రముగ్ధి ముగ్ధ్యస్మద్ అస్మదిత్యస్మద్ అభిష్ఠితో వరుణస్య అభిష్ఠిత ఇత్యభిస్థితః వరుణస్య పాశః పాశోగ్నేః అగ్నేరనీకం అనీతమపః అప ఆవివేశ వివేశేతి వివేశ అపాన్నపాత్ నపాత్ ప్రతిరక్షన్ ప్రతిరక్షన్ అసూర్యం ప్రతిరక్షన్ ప్రతిరక్షన్ అసూర్యం దమే దమే దమే దమే సమిధం దమే దమ ఇది దమే దమే సమిధం యక్షి సమిధమితి సమిధం యక్ష్యగ్నే అగ్న ఇత్యగ్నే పతితే తే జిహ్వా జిహ్వా ఘృతం ఘృతముత్ ఉచ్చరణ్యేత్ చరణ్యేత్ సముద్రే సముద్రే తే హృదయం హృదయమప్సో అప్సంత అప్సుపోసు అంతరిత్యంత సన్వా విశంతో విశంతోషధీ ఓషధీరుత ఉతాప ఆపో యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞపతే యజ్ఞపతే హవిర్భి యజ్ఞపత ఇది యజ్ఞపతే హవిర్భిరితి హవిర్భి సూక్తవాకే నమో వాకే సూక్తవాక ఇది సూక్త వాకే నమో వాకే విధేమ నమో వాక ఇది నమ వాకే విధేమావభృత అవభృత నిజంగుణ అవభృతేవభృత నిజంగుణ నిషేరు నిజంగుణేతి నీచంగుణ నిచేరురసి నిచేరురితి నీచేరు అసి నిజంగుణ నిచంకుణావ నిచంకుణేతి నీచంకుణ అవదేవై దేవైర్దేవృతం దేవృతమేన దేవృతమితి దేవాగృతం ఏనోయాడ్ అయాడవ అవమర్త్యై మర్త్యైర్మర్త్యకృతం మర్త్యకృతమురో మర్త్యకృతమితి మర్త్యాకృతం పురోరా ఆనః నో దేవ దేవరిషః రిషస్పాహి పాహి సుమిత్రాః సుమిత్రానః సుమిత్రాయితి సుమిత్రాః న ఆపః ఆపవోషధయః ఓషధయః సంతో సంతు దుర్మిత్రాః దుర్మిత్రాస్తస్మై దుర్మిత్రాయితి దుహో మిత్రాః తస్మై భూయాసు భూయాసుర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఎంచ చ వయం వయం విష్మః విష్మో దేవీః దేవీరాపః ఆప ఏషః ఏషవః గోగర్భః గర్భస్థం తంబః వస్సుప్రీతం సుప్రీతకుం సుహృతం సుప్రీతమితి సోప్రీతం సుహృతమకర్మ సుహృతమితి సోహృతం అకర్మ దేవేషు దేవేషు నః సుకృతః సుకృతో బ్రూతాత్ సుకృత ఇది సుకృతః బ్రూతాత్ ప్రతియుతః ప్రతియుతో వరుణస్య ప్రతియుత ఇది ప్రతియుతః వరుణస్య పాశః పాశః ప్రత్యస్థః ప్రత్యస్థో వరుణస్య ప్రత్యస్త ఇది ప్రతీయస్థ వరుణస్య పాశః పాశేధః ఏధోసి అస్యేధి శీమహి ఏధి శీమహి సమిత్ సమిదసి సమిది సమిత్ అసి తేజః తేజోసి అసి తేజః తేజోమయి మయి ధేహి ధేహ్యవః అపో అను అన్వచారిషం అచారిషకుం రసేన రసేన సమ్ సమసృక్ష్మహి అసృక్ష్మహీత్యసృక్ష్మహి వయస్వాగుం అగ్నే అగ్నా ఆగమం అగమంతం కమ్మా మాసం సగం సృజ సృజవర్చస వర్చసేతి వర్చస యస్వా త్వా హృదా హృదా కీరిణా కీరిణా మన్యమాన మన్యమానో మర్త్యం అమర్త్యం మర్త్య మర్త్యో జోహవీమి జోహవీమీది జోహవీమి జాతవేదోయశ జాతవేద ఇది జాతవేద యశో అస్మాసు అస్మాసు ధేహి ధేహి ప్రజాభిః ప్రజాభిరగ్నే ప్రజాభిరితి ప్రజాభిః అగ్నే అమృతత్వం అమృతత్వమస్యాం అమృతత్వమిత్యమృతత్వం అస్యామిత్యస్యాం యస్మై త్వం త్వం సుకృతే సుకృతే జాతవేదః సుకృత ఇది సోకృతే జాతవేదః జాతవేద ఇది జాతవేదః ఉలోకం లోకమగ్నే అగ్నే తృణవః తృణవ స్యోనం స్యోనమితి స్యోనం అశ్వినగుంసః సపుత్రిణం పుత్రిణం వీరవంతం వీరవంతం గోవంతం వీరవంతమితి వీరవంతం గోవంతకుం రయిం గోమంతమితి గోవంతం రయిం నశతే నశతే స్వస్తి స్వస్తీతి స్వస్తి త్వేసు త్వేత్రే సువృత్ర పుత్రశవసః శవసో వృత్రన్ అవృత్రం కామకాతయః కామకాతయైకి కామకాతయః న త్వామింద్ర ఇంద్రాతి అతిరిచ్యతే రిచ్యత ఇతి రిచ్యతే ఉక్థముక్థే సోమః ఉక్థముక్థ ఇత్యుక్థే ఉక్థే సోమ ఇంద్రం ఇంద్రం మమాద మమాద నీథే నీథే నీథే నీథే మఘవానం నీథే నీథ ఇతి నీథే నీథే మఘవానగుం సుతాసః మఘవానమితి మఘవానం సుదాస ఇది సుదాస యదీం ఈగుం సబాధ సబాధ పితరం సబాధ ఇది సబాధ పితరన్న పుత్రాః పుత్రాః సమానదక్షాః సమానదక్షావసే సమానదక్షా ఇది సమానదక్షాః అవసే హవందే హవంత ఇది హవందే అగ్నే రసేన రసేన తేజసా తేజసా జాతవేదః జాతవేదో వి జాతవేద ఇది జాతవేదః విరోచసే రోచస ఇది రోచసే రక్షోహామీ వచాతనః రక్షోహేతి రక్షః అమీవ చాతన ఇత్యమీవ చాతనః అపో అను అన్వచారిషం అచారిషకుం రసేన రసేన సమ్ సమసృక్ష్ణి అసృక్ష్ణీత్యసృక్ష్ణి వయస్వాగం అగ్నే అగ్నా ఆగమం అగమంతం అమ్మా వాసం సగం సృజ సృజ వర్చస వర్చసేది వర్చస వసుర్వసుపతి వసుపతిర్హిమం వసుపతిరిది వసుపతి ఇతమసి అస్యగ్నే అగ్నే విభావసు విభావసురితి విభావసు శ్యామతే తే సుమతౌ సుమతావపి సుమతావితి సుమతౌ అవీత్యపి త్వామగ్నే అగ్నే వసుపతిం వసుపతిం వసూనాం వసుపతిమిది వసుపతిం వసూనామభి అభిప్ర ప్రమందే మందే అధ్వరేషు అధ్వరేషు రాజన్ రాజన్నితి రాజన్ త్వయా వాజం వాజం వాజయంతః వాజయంతో జయేమ వాజయంతైతి వాజయంతః జయేమాభి అభిష్యామ శ్యామ పృత్సుతీః పృత్సుతీర్మర్త్యానాం మర్త్యానామితి మర్త్యానాం త్వామగ్నే అగ్నే వాజసాతమం వాజసాతమం విప్రాః వాజసాతమమితి వాజసాతమం విప్రావర్ధంతి వర్ధంతి సుష్టుతం సుష్టుతమితి సోస్తుతం సనః నోరాస్వ రాస్వ సువీర్యం సువీర్యమితి సోవీర్యం అయన్నః నో అగ్నిః అగ్నిర్వరివః వరివః కృణోతు కృణోత్వయం అయం మృధః మృధః పురః పుర ఏతు ఏతు ప్రభిందన్ ప్రభిందన్నిది ప్రభిందన్ అయగుం శత్రూన్ శత్రోంజయతు జయతు జలహృషాణః జలహృషాణోయం అయం వాజం వాజంజయతు జయతు వాజసాతౌ వాజసాతావితి వాజసాతౌ అగ్నినాగ్నిః అగ్నిశ్చం సమిధ్యతే ఇధ్యతే కవిః కవిర్గృహపతిః గృహపతిర్యువాః గృహపతిరిది గృహపతిః యువేతి యువాః హవ్యవాజ్జుహ్వాస్యః హవ్యవాడితి హవ్యవాడ్ జుహ్వాస్య ఇది జుహో ఆస్యః త్వగుం హి యజ్ఞే అగ్నే అగ్నినా అగ్నినా విప్రః విప్రో విప్రేణ విప్రేణ సన్ సన్ సత సతేతి సత సఖా సఖ్యా సఖ్యా సమిధ్యసే సమిధ్యస ఇది సన్ ఇధ్యసే ఉదగ్నే అగ్నే శుచయ శుచయస్తవ తవ వి విజ్యోతిష జ్యోతిషేది జ్యోతిష ఇతి ప్రథమకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.